కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం సప్తమ కాండే తృతీయ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభ. ప్రజవం వై వై ప్రజవం ప్రజవం వా ఏతేనైతేన వై ప్రజవం ప్రజవం వా ఏతేన ప్రజవమిది ప్రజవం వా ఏతేనైతేన వై వా ఏతేన యంతి యంత్యేతేన వై వా ఏతేన యంతి ఏతేన యంతి యంత్యేతేనైతేన యంతి యద్యద్యంత్యేతేనైతేన యంతి యద్ యంతి యద్యద్యంతి యంతి యద్దశమం దశమం యద్యంతి యంతి యద్దశమం యద్దశమం దశమం యద్యద్దశమమహరహర్దశమం యద్యద్దశమమహ దశమమహరహర్దశమం దశమమహః పాపావహీయం పాపావహీయమహర్దశమం దశమమహః పాపావహీయం అహః పాపావహీయం పాపావహీయమహరః పాపావహీయం వై వై పాపావహీయమహరః పాపావహీయం వై పాపావహీయం వై వై పాపావహీయం పాపావహీయం వా ఏతేనైతేన వై పాపావహీయం పాపావహీయం వా ఏతేన పాపావహీయమిది పాప అవహీయం వా ఏతేనైతేన వై వా ఏతేన భవంతి భవంత్యేతేన వై వా ఏతేన భవంతి ఏతేన భవంతి భవంత్యేతేనైతేన భవంతి యద్యద్భవంత్యేతేనైతేన భవంతి యత్ భవంతి యద్యద్భవంతి భవంతి యద్దశమం దశమం యద్భవంతి భవంతి యద్దశమం యద్దశమం దశమం యద్యద్దశమమహరహర్దశమం యద్యద్దశమమహ దశమమహరహర్దశమం దశమమహర్యో యో హర్దశమం దశమమహర్యః అహర్యో యో హరహర్యో వై వై యో హరహర్యో వై యో వై వై యో యో వై ప్రజవం ప్రజవం వై యో యో వై ప్రజవం వై ప్రజవం ప్రజవం వై వై ప్రజవయ్యతాయ్యతాం ప్రజవం వై వై ప్రజవయ్యతాం ప్రజవయ్యతాయ్యతాం ప్రజవం ప్రజవయ్యతామపథేనాపథేనయతాం ప్రజవం ప్రజవయ్యతామపథేన ప్రజవమిది ప్రజవం యథామపథేనాపథేనయతాయ్యతామపథేన ప్రతిపద్యతే ప్రతిపద్యతేపథేనయతాయ్యతామపథేన ప్రతిపద్యతే అపథేన ప్రతిపద్యతే ప్రతిపద్యతే పథేనాపథేన ప్రతిపద్యతే యో యః ప్రతిపద్యతే పథేనాపథేన ప్రతిపద్యతే యః ప్రతిపద్యతే యో యః ప్రతిపద్యతే ప్రతిపద్యతే యస్థాణుగ్రస్థాణి యః ప్రతిపద్యతే ప్రతిపద్యతే యస్థాణుం ప్రతిపద్యత ఇది ప్రతిపద్యతే యస్థాణుగ్రస్థాణి యో యస్థాణుగోహంతి హంతి స్థాణుం యో యస్థాణుగోహంతి స్థాణుగోహంతి హంతి స్థాణుగ్రస్థాణుగోహంతి యో యో హంతి స్థాణుగ్రస్థాణుగోహంతి యహంతి యో యో హంతి హంతి యో భ్రేషం భ్రేషం యో హంతి హంతి యో భ్రేషం యో భ్రేషం భ్రేషం యో యో భ్రేషణ్యేతి న్యేతి భ్రేషం యో యో భ్రేషణ్యేతి భ్రేషణ్యేతి న్యేతి భ్రేషం భ్రేషణ్యేతి సన్యేతి భ్రేషం భ్రేషణ్యేతి సహ ేతి సన్యేతి న్యేతి సహీయతే హీయతే సన్యేతి న్యేతి సహీయతే న్యేతీతి నీయేతి సహీయతే హీయతే సహీయతే స సహీయతే స సహీయతే స హీయతే స సహీయతే హీయతే స యో యస్ సహీయతే హీయతే స యః స యో యస్ స యో వై వై యో వై దశమే దశమే వై యో యో వై దశమే వై దశమే దశమే వై వై దశమే హన్నహం దశమే వై వై దశమే హన్న దశమే హన్నహం దశమే దశమే హన్న వివాక్యే వివాక్యే హన్ దశమే దశమే హన్న వివాక్యే అహన్న వివాక్యే వివాక్యే హన్నహన్న వివాక్య ఉపహన్యత ఉపహన్యతే వివాక్యే హన్నహన్న వివాక్య ఉపహన్యతే అవివాక్య ఉపహన్యత ఉపహన్యతే వివాక్యే వివాక్య ఉపహన్యతే సహ ఉపహన్యతే వివాక్యే వివాక్య ఉపహన్యతే సహ అవివాక్యవివాక్యే ఉపహన్యతే సహ ఉపహన్యత ఉపహన్యతే సహీయతే హీయతే స ఉపహన్యత ఉపహన్యతే సహీయతే ఉపహన్యత ఇత్యుపాహన్యతే సహీయతే హీయతే స సహీయతే తస్మై తస్మై హీయతే స సహీయతే తస్మై హీయతే తస్మై తస్మై హీయతే హీయతే తస్మై యో యస్తస్మై హీయతే హీయతే తస్మై తస్మై యో యస్తస్మై తస్మై ఉపహతాయోపహతాయ యస్తస్మై తస్మై ఉపహతాయ యోపహతాయోపహతాయోయ ఉపహతాయవ్యాహవ్యాహోపహతాయోయ ఉపహతాయవ్యాహ ఉపహతాయవ్యాహవ్యాహోపహతాయోపహతాయవ్యాహతంతం వ్యాహోపహతాయోపహతాయవ్యాహతం ఉపహతాయేత్యుపాహతాయ వ్యాహతంతం వ్యాహవ్యాహతమేవైవతం వ్యాహవ్యాహతమేవ వ్యాహేతి భీ ఆహ తమేవైవతంతమేవాన్వారభ్యాన్వారభ్యైవతంతమేవాన్వారభ్య అశ్నుదేష్ణుదేశకుంసమశ్నుదేథాథాశ్నుదేశకుంసమశ్నుదేథ అశ్నుదేథాథాశ్నుదేష్ణుదేథయోయోథాశ్నుదేష్ణుదేథయః అథయోయోథాథయోవ్యాహవ్యాహయోథాథయోవ్యాహయోవ్యాహయోయోవ్యాహతసవ్యాహయోయోవ్యాహతః వ్యాహతసవ్యాహవ్యాహతహీయతేహీయతేహవ్యాహవ్యాహతహీయతే వ్యాహేతి భీ ఆహ అహీయతే హీయతే తస్మాత్తస్మాద్ధీయతే తస్మాత్తస్మాద్ధీయతే హీయతే తస్మాద్దశమే దశమే తస్మాద్ధీయతే హీయతే తస్మాద్దశమే తస్మాద్దశమే దశమే తస్మాత్తస్మాద్దశమే హన్న దశమే హన్న హన్ దశమే దశమే హన్న వివాక్యే వివాక్యే హన్ దశమే దశమే హన్న వివాక్యే అహన్న వివాక్యే వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహతాయోపహతాయా వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహతాయా అవివాక్య ఉపహతాయోపహతాయా వివాక్యే వివాక్య ఉపహతాయన ఉపహతాయా వివాక్యే వివాక్య ఉపహతాయన అవివాక్య ఇత్యవివాక్యే ఉపహతాయన నోపహతాయోపహతాయన వ్యుచ్యం వ్యుచ్యన్నోపహతాయోపహతాయన వ్యుచ్యం ఉపహతాయేత్యుపాహతాయ నవ్యుచ్యం వ్యుచ్యన్న నవ్యుచ్యమథో అథో వ్యుచ్యన్న నవ్యుచ్యమథో వ్యుచ్యమథో అథో వ్యుచ్యం వ్యుచ్యమథో ఖలు ఖల్వథో వ్యుచ్యం వ్యుచ్యమథో ఖలు వ్యుచ్యమిది వి ఉచ్యం అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖల్వాహుర్యజ్ఞస్య యజ్ఞస్య ఆహుర్యజ్ఞస్య యజ్ఞస్య ఆహురాహుర్యజ్ఞస్య వై వై యజ్ఞస్య ఆహురాహుర్యజ్ఞస్య వై యజ్ఞస్య వై వై యజ్ఞస్య యజ్ఞస్య వై సమృద్ధేన సమృద్ధేన వై యజ్ఞస్య యజ్ఞస్య వై సమృద్ధేన వై సమృద్ధేన సమృద్ధేన వై వై సమృద్ధేన దేవా దేవా సమృద్ధేన వై వై సమృద్ధేన దేవా సమృద్ధేన దేవా దేవా సమృద్ధేన సమృద్ధేన దేవా సువర్గ్యగుంసవర్గం దేవా సమృద్ధేన సమృద్ధేన దేవా సువర్గం సమృద్ధేన దిశం సమృద్ధేన దేవా సువర్గ్యగుంసవర్గం దేవా దేవా సువర్గం లోకం లోకగుంసవర్గం దేవా దేవా సువర్గం లోకం సువర్గం లోకగుంసవర్గం గుంసవర్గం లోకమాయన్నాయన్ సువర్గమితి సువాహర్గం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన యజ్ఞస్య యజ్ఞస్యాయన్ లోకం లోకమాయన యజ్ఞస్య ఆయన యజ్ఞస్య యజ్ఞస్యాయన్నాయన యజ్ఞస్య వ్యర్థేన వ్యర్థేన యజ్ఞస్యాయన్నాయన యజ్ఞస్య వ్యర్థేన యజ్ఞస్య వ్యర్థేన యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థేనాసురానసురాం వ్యర్థేన యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థేనాసురాన్ వ్యర్థేనాసురానసురాన్ వ్యర్థేన వ్యర్థేనాసురాన్ పరాభావయన్న భావయన్ పరాసురానసురాన్ పరాభావయన్ పరాభావయన్న భావయన్ పరాభావయన్ని అభావయన్నిదేత్యభావయన్నభావయన్నిది యజ్జదిత్యభావయన్నభావయన్నిది యజ్జనితి ఖలు ఖలు యజ్జనితి ఖలు ఖలు యజ్జత్ ఖలు వై ఖలు యజ్జత్ ఖలు వై ఖలు వై ఖలు ఖలు వై యజ్ఞస్య యజ్ఞస్య వై ఖలు ఖలు వై యజ్ఞస్య వైయజ్ఞస్య వై వైయజ్ఞస్య సమర్థనో సమర్థం యజ్ఞస్య వై వైయజ్ఞస్య సమర్థం యజ్ఞస్య సమర్థకో సమర్థం యజ్ఞస్య యజ్ఞస్య సమర్థం తత్తత్సమర్థం యజ్ఞస్య యజ్ఞస్య సమర్థం తత్ సమర్థం తత్తత్సమర్థకో సమర్థం తద్యజమానస్య యజమానస్య తత్సమర్థకో సమర్థం తద్యజమానస్య సమర్థమేతేషాం అర్థం తద్యజమానస్య యజమానస్య తత్తద్యజమానస్య యద్యద్యజమానస్య తత్తద్యజమానస్య యద్ యజమానస్య యద్యద్యజమానస్య యజమానస్య యద్యర్థం వ్యర్థం యద్యజమానస్య యజమానస్య యద్యర్థం యద్యర్థం వ్యర్థం యద్యద్యర్థం తత్తద్వ్యర్థం యద్యద్యర్థం తద్ వ్యర్థం తత్తద్వ్యర్థం వ్యర్థం తద్భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య తద్వ్యర్థం వ్యర్థం తద్భ్రాతృవ్యస్య వ్యర్థమితి అర్థం తద్భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య తత్తద్భ్రాతృవ్యస్య సభ్రాతృవ్యస్య తత్తద్భ్రాతృవ్యస్య సహ భ్రాతృవ్యస్య సభ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య తయో యః సభ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య తయః స యో యస్స తయో వై వై యస్స తయో వై యో వై వై యో యో వై దశమే దశమే వై యో యో వై దశమే వై దశమే దశమే వై వై దశమే హన్న హన్ దశమే వై వై దశమే హన్ను దశమే హన్న హన్ దశమే దశమే హన్న వివాక్యే వివాక్యే హన్ దశమే దశమే హన్న వివాక్యే అహన్న వివాక్యే వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహన్యత ఉపహన్యతే వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహన్యతే అవివాక్య ఉపహన్యత ఉపహన్యతే వివాక్యే వివాక్య ఉపహన్యతే తథ ఉపహన్యతే వివాక్యే వివాక్య ఉపహన్యతే తథ అవివాక్య ఇత్యవివాక్యే ఉపహన్యతే తథ ఉపహన్యత ఉపహన్యతే తేవైవ స ఉపహన్యత ఉపహన్యతే తేవ ఉపహన్యత ఇత్యుపహన్యతే స ఏవైవ తథ ఏవాచ్యత్యేవ తథ ఏవాది ఏవాచ్యత్యేవైవాతి రేచయతి రేచయత్యత్యేవైవాతి రేచయతి అతిరేచయతి రేచయత్యత్యతి రేచయతి తేతే రేచయత్యత్యతి రేచయతి తే రేచయతి తేతే రేచయతి రేచయతి తేయే తే రేచయతి రేచయతి తేయే తేయే తేతే ఏ బాహ్యా బాహ్యా ఏ బాహ్యా ఏ బాహ్యా బాహ్యాయే బాహ్యాదృశీకవో దృశీకవో బాహ్యాయే బాహ్యాదృశీకవ బాహ్యాదృశీకవో దృశీకవో బాహ్యా బాహ్యాదృశీకవస్యుర్దృశీకవో బాహ్యా బాహ్యాదృశీకవస్యు దృశీకవస్యుర్దృశీకవో దృశీకవస్యుస్తే దేశ్యుర్దృశీకవో దృశీకవస్యుస్తే స్యుస్తే దేశ్యుస్తే వివిదేస్యుస్తేవి దే వివిదే దే విబ్రూయుర్బ్రూయుర్విదే విబ్రూయో విబ్రూయుర్బ్రూయుర్విబ్రూయుర్యది బ్రూయుర్విబ్రూయుర్యది బ్రూయుర్యది యది బ్రూయుర్బ్రూయుర్యది త్ర యది బ్రూయుర్బ్రూయుర్యది త్రది త్ర యది యది త్ర యది యది త్ర నన త్ర న విందేయుర్విందేయుర్న త్ర న విందేయు విందేయుర్విందేయుర్నల విందేయురంతస్సరసాదంతస్సరసాద్విందేయుర్నల విందేయురంతస్సరసాద్ విందేయురంతస్సరసాదంతస్సరసాద్విందేయుర్విందేయురంతస్సరసాద్విష్యం విచ్యమంతస్సరసాద్విందేయుర్విందేయురంతస్సరసాద్విచ్యం అంతస్సరసాద్విచ్యం విచ్యమంతస్సరసాదంతస్సరసాద్విచ్యం యది యద్యుచ్యమంతస్సరసాదంతస్సరసాద్విచ్యం యది అంతఃసరసాదిత్యంతః సరసాద్ యచ్చయ్యదయ్యక్ష్యం యచ్చయ్యదిత్రదత్రయదివ్యక్ష్యం యచ్చయ్యదిత్ర విచ్యమితి వి ఉచ్యం యదిత్రదత్రయదియదిత్రనదత్రయదియదిత్రన తత్రనదత్రదత్రన విందేయుర్విందేయుర్నదత్రదత్రన విందేయుః గ్రహపదనా గ్రహపదనా విందేయుర్నన విందేయుర్గ్రహపదనా విందేయుర్గ్రహపదనా గ్రహపదనా విందేయుర్విందేయుర్గ్రహపదనావ్యక్ష్యం యక్ష్యం గ్రహపదనా విందేయుర్విందేయుర్గ్రహపదనావ్యక్ష్యం గ్రహపదనావ్యక్ష్యం యక్ష్యం గ్రహపదనా గ్రహపదనావ్యక్ష్యం తత్తద్వ్యక్ష్యం గ్రహపదనా గ్రహపదనావ్యక్ష్యం తత్ గ్రహపదనేతి గ్రహపదనా యక్ష్యం తత్తద్వ్యక్ష్యం యక్ష్యం తద్వ్యక్ష్యం యక్ష్యం తద్వ్యక్ష్యం యక్ష్యం తద్వ్యక్ష్యం యుక్ష్యమితి వి ఉచ్యం తద్వ్యక్ష్యం వ్యక్ష్యం తద్వ్యక్ష్యమేవ వ్యక్ష్యం తద్వ్యక్ష్యమేవ వ్యుచ్యమేవ వ్యుచ్యం వ్యుచ్యమేవాథైవ వ్యుచ్యం వ్యుచ్యమేవాథ వ్యుచ్యమితి వీ ఉచ్యం ఏవాథైవైవాథవైవాథవై అథవైవా అథాథవా ఏతదేతద్వా అథాథవా ఏతద్ వా ఏతదేతద్వైవ ఏతత్సత్పరాజ్ఞయా సత్పరాజ్ఞయా ఏతద్వైవ ఏతత్సత్పరాజ్ఞయా ఏతత్సత్పరాజ్ఞయా సత్పరాజ్ఞయా ఏతదేతత్సత్పరాజ్ఞయా అగ్నిరగ్భిస్సత్పరాజ్ఞయా ఏతదేతత్సత్పరాజ్ఞయా అగ్నిః సర్పరాజ్ఞయా అగ్భిరద్భిస్సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా అర్భిస్తువంది స్తువంతిర్భిస్సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా అర్భిస్తువంది సర్పరాజ్ఞయా ఇది సర్పరాజ్ఞయా అర్భిస్తువంతి స్తువంతిర్భిరద్భిస్తువందీయమియగ్స్తువంతిర్భిరద్భిస్తువందీయం అర్భిరిత్యర్గోభి స్తువందీయమియగ్స్తువంతి స్తువందీయం వై వా ఇయగ్స్తువంతి స్తువందీయం వై ఇయం వై వా ఇయమియం వై సత్పద సర్పదో వా ఇయమియం వై సత్పద వై సర్పద సర్పదో వై వై సర్పదో రాజ్ఞీరాజ్ఞీ సర్పదో వై వై సర్పదో రాజ్ఞీ సర్పదో రాజ్ఞీరాజ్ఞీ సర్పద సర్పదో రాజ్ఞీ యజ్ఞీ సర్పద సర్పదో రాజ్ఞీ రాజ్ఞీ యజ్ఞీ రాజ్ఞీ యద్వై వై యద్రాజ్ఞీ రాజ్ఞీ యద్వై యద్వై వై యజ్జద్వా అస్యామస్యాం వై యజ్జద్వా అస్యాం వా అస్యామస్యాం వై వా అస్యాం కిం కిమస్యాం వై వా అస్యాం కిం అస్యాం కిం కిమస్యామస్యాం కించ చ కిమస్యామస్యాం కించ కించ చ కిం కించార్చంత్యర్చంతి ఘటిం కించార్చంతి చార్చంత్యర్చంతి ఘటార్చంతి యజ్జదర్చంతి ఘటార్చంతి యద్ అర్చంతి యజ్ఞదర్చంత్యర్చంతి యదానృచురా నృచర్యదర్చంత్యర్చంతి యదానృచు యదా నృచురా నృచర్యజ్ఞదానృచస్తేన తేనానృచర్యజ్ఞదానృచస్తేన ఆనృచస్తేన తేనానృచురా నృచస్తేనేయమియం తేనానృచురా నృచస్తేనేయం తేనేయమియం తేన తేనేయమో సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీయం తేన తేనేయమో సర్పరాజ్ఞీ ఇయమో సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీయమియమో సర్పరాజ్ఞీ దే సర్పరాజ్ఞీయమియమో సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీ దే సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీ దే సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీతి సర్పరాజ్ఞీ దేయ్యేయదేవైవయత్తేయదేవైవయజ్ఞదేవకిమేవయజ్ఞదేవకిం ఏకిమేవైవ కించమేవైవ కించకిం వాచా వాచా చకిం వాచా వాచా చ వాచా నృచురా నృచుర్వాచా చ వాచా నృషు వాచా నృచురా నృచుర్వాచా వాచా నృచుర్యజ్జదా నృచుర్వాచా వాచా నృచుర్యద్ ఆ నృచుర్యజ్జదా నృచురా నృచుర్యదతోధ్యతోధియదా నృచురా నృచుర్యదతోధి ఛిదారోర్ఛితారోతోధియజ్ఞదతోధ్యర్చితారః ఉభయమాప్వాభయమువయమాప్వా వరుధ్యా వరుధ్యాప్వోభయముభయమాప్వా వరుధ్య ఆప్వా వరుధ్యా వరుధ్యాప్వాప్వా వరుధ్యోదుత వరుధ్యాప్వాప్వా వరుధ్యోద్ అవరుధ్యోదుత వరుధ్యా వరుధ్యోర్తిష్టామతిష్టామోద వరుధ్యా వరుధ్యోర్తిష్టామ అవరుధ్యేత్యవరుధ్య ఉత్తిష్టామతిష్టామోదుత్తిష్టామేదీపితిష్టామోదుత్తిష్టామేది తిష్టామేదీతిష్టామతిష్టామేదితాభిస్తాభిరితిష్టామతిష్టామేదితాభిః న వై వైన వా ఇమామిమాం వైన వా ఇమాం వా ఇమామిమాం వై వా ఇమామశ్వరథోశ్వరథ ఇమాం వై వా ఇమామశ్వరథ ఇమామశ్వరథోశ్వరథ ఇమామిమామశ్వరథో నాశ్వరథ ఇమామిమామశ్వరథో న అశ్వరథో నాశ్వరథోశ్వరథోనాశ్వతరీరథోశ్వతరీరథో నాశ్వరథోశ్వరథోనాశ్వతరీరథ అశ్వరథ ఇత్యశ్వరథ నాశ్వతరీరథోశ్వతరీరథో నాశ్వతరీరథ సద్య సద్యోశ్వతరీరథో నాశ్వతరీరథ సద్య అశ్వతరీరథ సద్య సద్యోశ్వతరీరథోశ్వతరీరథ సద్య పర్యాప్తం పర్యాప్తమో సద్యోశ్వతరీరథోశ్వతరీరథ సద్య పర్యాప్తం అశ్వతరీరథ ఇత్యశ్వతరీరథ సద్య పర్యాప్తం పర్యాప్తమో సద్య సద్య పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తమో సద్య సద్య పర్యాప్తమర్హతి పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మనో మనోర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మన పర్యాప్తమితి పరి ఆప్తం అర్హతి మనో మనోర్హత్యర్హతి మనో వై వై మనోర్హత్యర్హతి మనో వై మనో వై వై మనో మనో వా ఇమామిమాం వై మనో మనో వా ఇమాం వా ఇమామిమాం వై వా ఇమాగో సద్య సద్య ఇమాం వై వా ఇమాగో సద్య ఇమాగో సద్య సద్య ఇమామిమాగో సద్య పర్యాప్తం పర్యాప్తమో సద్య ఇమామిమాగో సద్య పర్యాప్తం సద్య పర్యాప్తం పర్యాప్తమో సద్య సద్య పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తమో సద్య సద్య పర్యాప్తమర్హతి పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మనో మనోర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మన పర్యాప్తమితి పరి ఆప్తం అర్హతి మనో మనోరహత్యర్హతి మన పరిభవితం పరిభవితం మనోరహత్యర్హతి మన పరిభవితం మన పరిభవితం పరిభవితం మనో మన పరిభవితమథాథ పరిభవితం మనో మన పరిభవితమథ పరిభవితమథాథ పరిభవితం పరిభవితమథ బ్రహ్మ బ్రహ్మాథ పరిభవితం పరిభవితమథ బ్రహ్మ పరిభవితమితి పరి భవితం అథ బ్రహ్మ బ్రహ్మాథాథ బ్రహ్మ వదంతి వదంతి బ్రహ్మాథాథ బ్రహ్మ వదంతి బ్రహ్మ వదంతి వదంతి బ్రహ్మ బ్రహ్మ వదంతి పరిమితా పరిమితా వదంతి బ్రహ్మ బ్రహ్మ వదంతి పరిమితా వదంతి పరిమితా పరిమితా వదంతి వదంతి పరిమితా వై వై పరిమితా వదంతి వదంతి పరిమితా వై పరిమితా వై వై పరిమితా పరిమితా వాచ అచ వై పరిమితా పరిమితా వాచ పరిమితా ఇది పరిమితా వాచో వై వాచ పరిమితాని పరిమితాన్యుచో వై వాచ పరిమితాని అచః పరిమితాని పరిమితాన్యుచర్జ పరిమితాని సామాని సామాని పరిమితాన్యుచర్జ పరిమితాని సామాని పరిమితాని సామాని సామాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితాని సామాని సామాని పరిమితాని యజోగుంషి యజోగుంషి పరిమితాని సామాని సామాని పరిమితాని యజోగుంషి పరిమితాని యజోగుంషి యజోగుంష పరిమితాని పరిమితాని యజోగశ్యథ యజోగుంష పరిమితాని పరిమితాని యజోగశ్యథ పరిమితాని పరిమితాని యజోగశ్యథాథ యజోగుంషి యజోగశ్యథైతస్యైతస్యాథయజోగుంషి యజోగశ్యథైతస్య అదైతస్యైతస్యాథైతస్యైవైవైతస్యాథాథైతస్యైవ యద్బ్రహ్మ బ్రహ్మ యజ్జద్బ్రహ్మ దత్త బ్రహ్మ యజ్జద్బ్రహ్మ దత్ బ్రహ్మ దత్తద్బ్రహ్మ బ్రహ్మ దత్ ప్రతిగృణతే ప్రతిగృణతే తద్బ్రహ్మ బ్రహ్మ దత్ ప్రతిగృణతే ప్రతిగృణతే ప్రతిగృణతే దత్త ప్రతిగృణత ఆ ప్రతిగృణతే దత్త ప్రతిగృణత ఆ ప్రతిగృణత ఆ ప్రతిగృణతే ప్రతిగృణత ఆచక్షేత చక్షేత ప్రతిగృణతే ప్రతిగృణత ఆచక్షేత ప్రతిగృణత ఇది ప్రతిగృణతే ఆచక్షేత చక్షేతాచక్షేత సత చక్షేతాచక్షేత చక్షేతసతక్షేతక్షేత ప్రతిగర ప్రతిగరస్తక్షేతక్షేత ప్రతిగర సప్రతిగర ప్రతిగరస్తత ప్రతిగర ప్రతిగర ఇది ప్రతిగర బ్రహ్మవాజినో వదంతి వదంతి బ్రహ్మవాజినో బ్రహ్మవాజినో వదంతి కిం వదంతి బ్రహ్మవాజినో బ్రహ్మవాజినో వదంతి కిం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కిం వదంతి వదంతి కిం ద్వాదశాహస్య ద్వాదశాహస్య కిం వదంతి వదంతి కిం ద్వాదశాహస్య

ఆప్తో ద్వాదశాహో ద్వాదశాః ఆప్తో వైవ ఆప్తో ద్వాదశాః ఆప్తోత్మాదశాహోత్మాదశాః ఆప్త ఆప్తోత్మాదశాహోయద్యద్వాదశాః ఆప్త ఆప్తోత్మాదశాహోయత్ త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రోయద్వాదశాహోయత్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రోయద్వాదశాహోయత్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్త్రయ సమానగం సమానగృహ్యేతమానగం సమానగృహ్యేతదేతద్భిహరహరేతద్భిహరేతదహరహరేతదేతదహర్యద్హరహర్యత్రాయణీయత్రాయణీయోజదహరహర్యత్రాయణీయ యత్రాయణీయ ప్రాయణీయోయ్రాయణీయశ్చత్రాయణీయోయ్రాయణీయశ్చత్రాయణీయప్రాయణీయశ్చోదయనీయోదయనీయశ్చ ప్రాయణీయశ్చోదయనీయోదయనీయశ్చోదయనీయశ్చోదయనీయశ్చోదయనీయశ్చోదయనీయోదయనీయశ్చోదయనీయోదయనీయశ్చత్రియదినాత్రియదినాత్రశ్చోదయనీయోదయనీయశ్చత్రియదినాత్రః ఆయుర్యంతయంత్యాయురాయుర్యంతియేయంత్యాయురాయుర్యంతియే యంతియేయంతయంత్యయేవమేవయేయంతయంత్యయేవం ఏమేయ ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస త్రయోదశరాత్రం త్రయోదశరాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస త్రయోదశరాత్రం విద్వాగుంస త్రయోదశరాత్రం త్రయోదశరాత్రం విద్వాగుంసో విద్వాగుంస త్రయోదశరాత్రమాసత ఆసతే త్రయోదశరాత్రం విద్వాగుంసో విద్వాగుంస త్రయోదశరాత్రమాసతే త్రయోదశరాత్రమాసత ఆసతే త్రయోదశరాత్రం త్రయోదశరాత్రమాసతే తత్తరాసతే త్రయోదశరాత్రం త్రయోదశరాత్రమాసతే తత్ త్రయోదశరాత్రమితి త్రయోదశరాత్రం ఆసతే తత్తదాసత ఆసతే తదాహురాహుస్తదాసత ఆసతే తదాహు తదాహురాహుస్తాహుర్వాగ్వాగాహుస్తాహుర్వాగ్వాగాహురాహుర్వాగ్మై వై వాగాహురాహుర్వాగ్మై వాగ్మై వై వాగ్వాగ్వా ఏషైషా వై వాగ్వాగ్వా ఏషా వా ఏషైషా వై వా ఏషా వితదా వితదైషా వై వా ఏషా వితదా ఏషా వితదా వితదైషైషా వితదాయద్యద్వితదైషైషా వితదాయత్ ఇతదాయద్యద్వితదావితదాయద్వాదశాహోద్వాదశాహోయద్వితదావితదాయద్వాదశాహ వివిధాంతాం విచ్ఛిన్యుచ్ఛిన్యుర్వితాంతాం విచ్ఛిన్యు ఇచ్చుంజుచ్చుంజర్విచ్చుంజర్యచ్చుంజర్యచ్చుంజర్యన్మధ్యేన్మధ్యేచ్చుంజుచ్చుంజర్యన్మధ్యేన్మధ్యేన్మధ్యేతి రాత్రమతి రాత్రం మధ్యేయజ్ఞన్మధ్యేతి రాత్రం మధ్యేతి రాత్రం మధ్యే మధ్యేతి రాత్రం కుర్యురతి రాత్రం మధ్యే మధ్యేతి రాత్రం కుర్యు అతిరాత్రం కుర్యురతి రాత్రమతి రాత్రం కుర్యురు పదాసుకో పదాసుకా కుర్యురతి రాత్రమతి రాత్రం కుర్యురు పదాసుకా అతిరాత్రమిత్యతి రాత్రం కుర్యురు పదాసుకో పదాసుకా కుర్యః కుర్యురు పదాసుకా గృహపదేర్ గృహపదేర్ పదాసుకా కుర్యః కుర్యురు పదాసుకా గృహపదేర్ ఉపదాసుకా గృహపదేర్ గృహపదేర్ పదాసుకో పదాసుకా గృహపదేర్ వాగ్ వాగ్ గృహపదేర్ పదాసుకో పదాసుకా గృహపదేర్ వాగ్ ఉపదాసుకేత్యుపదాసుకా గృహపదేర్వాగ్వాగ్గృహపదేర్గృహపదేర్వాక్ష్యాత్వాగ్గృహపదేరిది గృహపదే వాక్ష్యాత్వాగ్వాక్ష్యాదుపరిష్టాదుపరిష్టాత్స్యాత్వాగ్వాక్ష్యాదుపరిష్టాద్ ఉపరిష్టాచ్ఛందోమానా మహావ్రతం మహావ్రతం ఛందోమానాపరిష్టాదుపరిష్టాచ్ఛందోమానా మహావ్రతం ఛందోమానా మహావ్రతం మహావ్రతం ఛందోమానా ఛందోమానా మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం ఛందోమానా ఛందోమానా మహావ్రతం కుర్వంతి ఛందోమానామితి ఛందోమానా మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి సంతతాగుం సంతతాం కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి సంతతాం మహావ్రతమితి మహావ్రతం కుర్వంతి సంతతాగుం సంతతాం కుర్వంతి సంతతామేవైవ సంతతాం కుర్వంతి సంతతామేవ సంతతామేవైవ సంతతాగుం సంతతామేవ వాచం వాచమేవ సంతతాగుం సంతతామేవ వాచం సంతతామితి సంతతాం ఏవాచం వాచమేవైవ వాచమవాచమేవైవ వాచమవాచమవాచం వాచమవరుంధతే రుంధదేవాచం వాచమవరుంధతే రుంధతే వావరుంధతేను పదాసుకాను పదాసుకారుంధతే వావరుంధతేను పదాసుకా రుంధతేను పదాసుకాను పదాసుకారుంధతే రుంధతేను పదాసుకా గృహపదే గృహపదేను పదాసుకారుంధతే రుంధతేను పదాసుకా గృహపదే అనుపదాసుకాగ్రహపదేర్గ్రహపదేరనుపదాసుకానుపదాసుకాగ్రహపదేర్వాగ్వాగ్గ్రహపదేరనుపదాసుకానుపదాసుకాగ్రహపదేర్వాగ్ అనుపదాసుకేత్యనుపదాసుకా గ్రహపదేర్వాగ్వాగ్గ్రహపదేర్గ్రహపదేర్వాగ్భవతి భవతి వాగ్గ్రహపదేర్గ్రహపదేర్వాగ్భవతి పశవో భవతి పశవో వై ఛందోమా వై పశవ పశవో వై ఛందోమా అన్నమన్నం ఛందోమా వై ఛందోమా అన్నం ఛందో మా అన్నమన్నం ఛందో ఆఛందో మా అన్నం మహావ్రతం మహావ్రతమన్నం ఛందో ఆఛందో మా అన్నం మహావ్రతం ఛందో మా ఇది ఛందః మా అన్నం మహావ్రతం మహావ్రతమన్నమన్నం మహావ్రతం యజ్ఞమహావ్రతమన్నం మహావ్రతం యత్ మహావ్రతం యజ్ఞమహావ్రతం మహావ్రతం యదుపరిష్టాద్ ఉపరిష్టాద్ యజ్ఞమహావ్రతం మహావ్రతం యదుపరిష్టాద్ మహావ్రతమిది మహావ్రతం యదుపరిష్టాదుపరిష్టాద్యదుపరిష్టాచ్ఛందోమానాఛందోమానాముపరిష్టాద్యదుపరిష్టాచ్ఛందోమానాఉపరిష్టాచ్ఛందోమానాం మహావ్రతం మహావ్రతం ఛందోమానాముపరిష్టాదుపరిష్టాచ్ఛందోమానాః మహావ్రతం ఛందోమానాః మహావ్రతం మహావ్రతం ఛందోమానాఛందోమానాః మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం ఛందోమానాఛందోమానాః మహావ్రతం కుర్వంతి ఛందోమానామితి ఛందః మానాః మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి పశుషు పశుషు కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి పశుషు మహావ్రతమితి మహావ్రతం కుర్వంతి పశుషు పశుషు కుర్వంతి కుర్వంతి పశుషు చ పశుషు కుర్వంతి కుర్వంతి పశుషు చ పశుషు చ పశుషు పశుషు చైవైవ చ పశుషు పశుషు చైవ చైవైవ చ చైవాన్నాద్యేన్నాద్య ఏవ చ చైవాన్నాద్యే ఏవాన్నాద్యేన్నాద్య ఏవైవాన్నాద్యే తుషాన్నాద్య ఏవైవాన్నాద్యే చ అన్నాద్యే తుషాన్నాద్యేన్నాద్యే చ ప్రతి ప్రతిషాన్నాద్యేన్నాద్యే చ ప్రతి అన్నాద్యన్నా అద్యే చ ప్రతి ప్రతి జ ప్రతిష్టంది నిష్టంది ప్రతి జ ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది నిష్టంది నిష్టంది ఆదిత్యా అకామయంతకామయంతాదిత్యా ఆదిత్యా అకామయంతోభయోరభయోరకామయంతాదిత్యా ఆదిత్యా అకామయంతోభయో అకామయంతోభయోర్భయోరకామయంతకామయంతోభయోర్లోకయోర్లోకయోర్భయోరకామయంతకామయంతోభయోర్లోకయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోర్లోకయోర్భయామధ్వయామలోకయోర్భయోర్లోకయోరుద్భయామలోకయోర్లోకయోరుద్భయామేతి అధ్వయామేతేత్యుర్ధ్వయామృద్ధ్వయామేతి చేత ఇత్యుర్ధ్వయామృద్ధ్వయామేతితేతమేతంతైతమేతం చతుర్దశరాత్రమవశ్యంతమవశ్యగ్గశ్చతుర్దశరాత్రంచతుర్దశరాత్రమవశ్యంతమవశ్యగ్గశ్చతుర్దశరాత్రంచతుర్దశరాత్రమవశ్యంతం చతుర్దశరాత్రమిది చతుర్దశ రాత్రం అవశ్యంతమవశ్యన్నవశ్యంతమాతమవశ్యన్నవశ్యంతమా సమాగంతమాహరన్నహరన్నాగంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేన తేనాహరన్నాహరంతేన ఆహరంతేన తేనాహరన్నాహరంతేన ఇదంతా ఇదంత తేనాహరన్నాహరంతేన ఇదంత తేనాయుదంతైదంతతేనైదంతతస్తుతోదంతదవైవైదతోదంతైదంతతవై తదవైవైతస్తుతోవైతే వైదే వైవైత ఉభయోర్భయోస్తే వైవైత ఉభయోర్భయోస్తే ఉభయోర్లోకయోర్లోకయోర్లోకయో భయోర్భయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోరాధ్వమన్నాధ్వమన్లోకయోర్భయోర్భయోర్లోకయోరాధ్వమన్ అన్విగ్స్ చాస్మిన్నస్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాస్మిన్నస్మిగ్గుశ్చాముష్మిన్నో చాముష్మిన్నముష్మిగ్గుశ్చ చాముష్మిగ్గుశ్చాముష్మిగ్గుశ్చ ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంసశ్చతుర్దశరాత్రం విద్వాగుంసశ్చతుర్దశరాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్దశరాత్రమాసత ఆసతే చతుర్దశరాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్దశరాత్రమాసతే చతుర్దశరాత్రమాసత ఉభయోరభయోరాసతే చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసత ఉభయో చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ఆసత ఉభయోరభయోరాసత ఆసత ఉభయోరేవైవోభయోరాసత ఆసత ఉభయోరేవ ఉభయోరేవైవోభయోరభయోరేవ లోకయోర్లోకయోరేవోభయోరభయోరేవ లోకయో ఏవోకయోర్లోకయోరేవైవోకయోరుద్ధమంజుర్ధవంతి లోకయోరేవైవ లోకయోరుద్ధమంతి లోకయోరుద్ధమంజుర్ధవంతి లోకయోర్లోకయోరుద్ధమంచస్మిన్నస్మిన్నుద్ధవంతి లోకయోర్లోకయోరుద్ధమంచస్మిన్నస్మిన్నుద్ధవంత్యస్మిగ్గుశ్చ అస్మిగ్గుశ్చాస్మిన్నస్మిగ్గుశ్చామిష్మిన్నమిష్మిగ్గుశ్చాస్మిన్నస్మిగ్గుశ్చామిష్మిన్న చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరాత్రశ్చతుర్దశరా భవతి భవతి సప్తగ్రామ్యా గ్రామ్యా సప్త భవతి భవతి సప్తగ్రామ్యా సప్తగ్రామ్యా గ్రామ్యా సప్త సప్తగ్రామ్యా ఔషధయ ఔషధయో గ్రామ్యా సప్త సప్తగ్రామ్యా ఔషధయ గ్రామ్యా ఔషధయ ఔషధయో గ్రామ్యా గ్రామ్యా ఔషధయ సప్త సప్త ఔషధయో గ్రామ్యా గ్రామ్యా ఔషధయ సప్త ఔషధయ సప్త సప్త ఔషధయ ఔషధయ సప్తారణ్యా అరణ్యా సప్త ఔషధయ ఔషధయ సప్తారణ్యా సప్తారణ్యా సప్త సప్తారణ్యా ఉభయేషామభయేషామారణ్యా సప్త సప్తారణ్యా ఉభయేషామ ఆరణ్యా ఉభయేషామభయేషామ అరణ్యా ఉభయేషామ అవరుధ్యా అవరుధ్యా ఉభయేషామారణ్యా అరణ్యా ఉభయేషామవరుధ్యై ఉభయేషామవరుధ్యా అవరుధ్యా ఉభయేషామభయేషామవరుధ్యవరుధ్యా ఉభయేషామభయేషామవరుధ్యయ అవరుధ్యయ్యవరుధ్యా అవరుధ్యయ్యవరాచీనాచీనాచీనాచీనాచీనాచీనాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని యద్యత్వరాచీనాని పృష్టాని పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాని భవంతి భవంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంత్యముమం భవంతి పృష్టాని పృష్టాని భవంత్యముం భవంత్యముమం భవంతి భవంత్యముమేవైవాము భవంతి భవంత్యముమేవ అముమేవైవాము మమువతైస్తైరేవాముమేవతైస్తైరేవతైర్లోకంలోకందైరేవతైర్లోకం తైర్లోకంలోకందైస్తైర్లోకమభ్యభిలోకందైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయంతి జయంత్యభి లోకం లోకమభిజయంతి అభిజయంతి జయంత్యభ్య విజయంతి యజ్జయంత్యభ్య విజయంతి జయంతి యజ్జయంతి జయంతి యత్ప్రదేశీనాని ప్రదేశీనాని యజ్జయంతి జయంతి యత్ప్రదేశీనాని యత్ప్రదేశీనాని ప్రదేశీనాని యజ్జప్రదేశీనాని పృష్టాని పృష్టాని ప్రదేశీనాని యజ్జప్రదేశీనాని పృష్టాని ప్రదేశీనాని పృష్టాని పృష్టాని ప్రదేశీనాని ప్రదేశీనాని పృష్టాని భవంతి భవంతి పృష్టాని ప్రదేశీనాని ప్రదేశీనాని పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంతేమమిమం భవంతి పృష్టాని పృష్టాని భవంతేమం భవంతేమమిమం భవంతి భవంతేమమేవైవేమం భవంతి భవంతేమమేవ ఇమమేవైవేమమిమమేవతైస్తైరేవైవమిమమేవతైస్తైరేవైవతైర్లోకంలోకందైరేవైవతైర్లోకం తైర్లోకంలోకందైస్తైర్లోకమభ్యభిలోకందైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయంతి జభిలోకం లోకమభిజయంతి అభిజయంతి జభ్య విజయంతి త్రయస్త్రిపుంశౌ త్రయస్త్రిపుంశౌ జయం జభ్య విజయంతి త్రయస్త్రిపుంశౌ జయంతి త్రయస్త్రిపుంశౌ త్రయస్త్రిపుంశౌ జయంతి జయంతి త్రయస్త్రిపుంశౌ మధ్యతో మధ్యలస్త్రయస్త్రిపుంశౌ జయంతి జయంతి త్రయస్త్రిపుంశౌ మధ్యత త్రయస్త్రిపుంశౌ మధ్యతో మధ్యలస్త్రయస్త్రిపుంశౌ త్రయస్త్రిపుంశౌ మధ్యలస్తోమౌ స్తోమో మధ్యలస్త్రయస్త్రిపుంశౌ త్రయస్త్రిపుంశౌ మధ్యలస్తోమౌ త్రయస్త్రిపుంశావితి త్రయః త్రిపుంశౌ మధ్యదస్తోమౌ స్తోమో మధ్యతో మధ్యదస్తోమో భవతో భవదస్తోమో మధ్యతో మధ్యదస్తోమో భవతః స్తోమో భవతో భవదస్తోమౌ స్తోమో భవదస్తామ్రాజ్యం భవదస్తామౌ స్తోమో భవదస్తామ్రాజ్యం భవతః సామ్రాజ్యమో సామ్రాజ్యం భవతో భవతః సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యం భవతో భవతః సామ్రాజ్యమేవ సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యమో సామ్రాజ్యమేవ గచ్ఛంతి గచ్ఛంత్యేవ సామ్రాజ్యమో సామ్రాజ్యమేవ గచ్ఛంతి సామ్రాజ్యమిది సామ్రాజ్యం ఏవ గచ్ఛంతి గచ్ఛంత్యేవైవ గచ్ఛంతి రాజావధి రాజో గచ్ఛంత్యేవైవ గచ్ఛంతి రాజో గచ్ఛంతి రాజావధి రాజో గచ్ఛంతి గచ్ఛంతి రాజో భవతో భవతో రాజో గచ్ఛంతి గచ్ఛంతి రాజో భవతః అధిరాజో భవతో భవతోధి రాజావధి రాజో భవతోధి రాజా అధిరాజా భవతోధి రాజావధి రాజో భవతోధి రాజా అధిరాజా విద్యధి రాజో భవతోధి రాజా అధిరాజా భవతో భవతోధి రాజా ఏవైవాధి రాజా భవతో భవతోధి రాజా ఏవ అధిరాజా ఏవైవాధి రాజా అధిరాజా ఏవ సమానానాకం సమానానామేవాధి రాజా అధిరాజా ఏవ సమానానామ్ అధిరాజా ఇత్యధి రాజా ఏవ సమానానాకు సమానానామేవైవ సమానానామ్ భవంతి భవంతి సమానానామేవైవ సమానానామ్ భవంతి సమానానామ్ భవంతి భవంతి సమానానాకు సమానానామ్ భవంతి రాత్రావతి రాత్రౌ భవంతి సమానానాకు సమానానామ్ భవంతి రాత్రౌ భవంతి రాత్రావతి రాత్రౌ భవంతి భవంతి రాత్రావభితోభితోతి రాత్రౌ భవంతి భవంతి రాత్రావభిత అధిరాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతః అధిరాత్రావిత్యధి రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతోభితోభితో భవతః పరిగృహీత్యై భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యాయిపరీగృహీత్యైతి ప్రజాపతిస్వర్గగోసవర్గం ప్రజాపతిస్వర్గం లోకం లోకగోంసవర్గం ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతిస్వర్గం లోకం ఐతంతమై చతుర్దశరాత్రం ప్రతి ప్రతిచతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రత్యోహన్నౌహన్ ప్రతి చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రత్యోహన్ చతుర్దశరాత్రమితి చతుర్దశ రాత్రం ప్రత్యోహన్నౌహన్ ప్రతి ప్రత్యోహన్ ఔహన్ ప్రతి ప్రత్యోహన్ ఔహన్ ఔహన్ ఆదిత్య ఆదిత్యాస్త ఔహన్ ఔహన్ ఆదిత్యా ఔహన్ ఔహన్ ఆదిత్యా ప్రతి చతుర్దశరాత్రం ప్రతి ప్రతిచతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రత్యోహన్ ప్రతి చతుర్దశరాత్రం ప్రతి చత ఆదిత్యా పృష్ఠైరాదిత్యాస్తేత ఆదిత్యా పృష్ఠై ఆదిత్యా పృష్ఠైరాదిత్యా ఆదిత్యా పృష్ఠై సువర్గం సువర్గం పృష్ఠైరాదిత్యా ఆదిత్యా పృష్ఠై సువర్గం సువర్గం లోకం లోకగం సువర్గం పృష్ఠై పృష్ఠై సువర్గం లోకం లోకగం సువర్గం పృష్ఠై పృష్ఠై సువర్గం లోకం సువర్గం లోకగం సువర్గం పృష్ఠై పృష్ఠై సువర్గం లోకమాలోకగం సువర్గం లోకమాలోకగం సువర్గం పృష్ఠై పృష్ఠై సువర్గం లోకమాలోకగం సువర్గం పృష్ఠై పృష్ఠై సువర్గం లోకమా సువర్గమిది స్వహగం లోకమాలోకం లోకమారోహన్ అరోహన్ త్రియాభ్యాం త్రియాభ్యామరోహన్ అరోహన్ త్రియాభ్యాస్మిన్స్మిన్ త్రియాభ్యామరోహన్ అరోహన్ త్రియాభ్యాస్మిన్ త్రియాభ్యామస్మిన్ త్రియాభ్యాం త్రియాభ్యాస్మిన్ లోకే లోకే స్మిన్ త్రియాభ్యాం త్రియాభ్యాస్మిన్ లోకే త్రియాభ్యామిది త్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే పశోన్ పశోన్ లోకే అస్మిన్ అస్మిన్ లోకే పశోన్ పశోన్ పశోన్ లోకే పశోన్ ప్రతి పశోన్ ప్రతి పశోన్ పశోన్ ప్రత్యౌహన్నౌహన్ ప్రతి పశోన్ పశోన్ ప్రత్యౌహన్ ప్రత్యౌహన్నౌహన్ ప్రతి పశోన్ పృష్ఠై పృష్ఠైరోహన్ ప్రతి పృత్యౌహన్ పృష్ఠై ఆహన్ పృష్ఠై పృష్ఠైరోహన్నౌహన్ పృష్ఠైరాదిత్యా ఆదిత్యా పృష్ఠై పృష్ఠైరాదిత్యా అమస్మిన్ అమస్మిన్ ఆదిత్యా పృష్ఠై పృష్ఠైరాదిత్యా అమస్మిన్ ఆదిత్యా అమస్మిన్ అమస్మిన్ ఆదిత్యా ఆదిత్యా అమస్మిన్ లోకే లోకే అమస్మిన్ ఆదిత్యా ఆదిత్యా అమస్మిన్ లోకే అమస్మిన్ లోకే లోకే అమస్మిన్ అమస్మిన్ లోక ఆర్ధవన్ ఆర్ధవన్ లోకే అమస్మిన్ అమస్మిన్ లోక ఆర్ధవన్ అస్మిన్ లోకే లోకే అస్మిన్ అస్మిన్ లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే అస్మిన్ అస్మిన్ లోకే జ్యోతి లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్గౌ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయురాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయు గౌరాయుర్గౌర్గౌరాయుర్తిత్యాయుర్గౌర్గౌరాయుర్తిత్యాయుర్గౌర్గౌరాయుర్తిత్రయః ఇత్యాయుర్గౌరాయుర్తిత్రయః ఇది త్రయః ఇది త్రయః ఇది త్రయః భవతి భవతి త్రయః ఇది త్రయః భవతి త్రయః భవతి ఇయమియం భవతి త్రయః త్రయః భవతి ఇయమ్ త్రయః ఇది త్రి ఆహ భవతి ఇయమియం భవతి భవతి ఇయమ్ వావ వావేయమ్ భవతి భవతి ఇయమ్ వావ ఇయమ్ వావ వావేయమియం వావ జ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావ జ్యోతిః జ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షం అంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాయురసౌ గౌర్గౌరసావాయు అసావాయురాయురసావసావాయు విమానివానాయురసావసావాయు విమాన్ ఆయుర్మానిమానాయురాయురిమానేవైవేమానాయురాయురిమానేవ ఇమానేవైవేమానిమానేవలోకాన్ లోకానేవైవేమానిమానేవలోకాన్ ఏవలోకాన్ లోకానేవైవలోకానభ్యారోహంత్యభ్యారోహంత్యలోకానేవైవలోకానభ్యారోహంతి లోకానభ్యారోహంత్యభ్యారోహంత్యలోకాన్ లోకానభ్యారోహంతి యజ్జద్భ్యారోహంత్యలోకాన్ లోకానభ్యారోహంతి యజ్జద్భ్యారోహంత్యభ్యారోహంతి అన్యతో అన్యతో యద్భ్యారోహంత్యభ్యారోహంతి అన్యతో అన్యతో అభ్యారోహంతీత్యభిఆరోహంతిరంజతో అన్యతో యజ్జదన్యతః పృష్ఠాని పృష్ఠాన్యన్యతో యజ్జదన్యతః పృష్ఠాని అన్యతో అన్యతః పృష్ఠాని స్యస్య పృష్ఠాన్యన్యతో అన్యతః పృష్ఠాని స్యస్య పృష్ఠాన్యన్యతో అన్యతః పృష్ఠాని స్యో పృష్ఠాని స్యస్య పృష్ఠాని పృష్ఠాని స్యో విమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమిమి ద్వివిధం వివిధగ్వ సమధ్యే వివిధమిది వివిధం స్యాన్మధ్యే మధ్యే స్యాన్మధ్యే పృష్టాన పృష్టాన మధ్యే స్యాన్మధ్యే పృష్టాని మధ్యే పృష్టాన పృష్టాన మధ్యే మధ్యే పృష్టాని భవంతి భవంతి పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంతి సవివధత్వాయ సవివధత్వాయ భవంతి పృష్టాని పృష్టాని భవంతి సవివధత్వాయ భవంతి సవివధత్వాయ సవివధత్వాయ భవంతి భవంతి సవివధత్వాయౌజ ఓజస్ సవివధత్వాయ భవంతి భవంతి సవివధత్వాయౌజ సవివధత్వాయౌజ ఓజస్ సవివధత్వాయ సవివధత్వాయౌజ వై వా ఓజస్ సవివధత్వాయ సవివధత్వాయౌజ వై సవివధత్వాయేతి సవివధత్వాయ ఓజ వై వా ఓజ ఓజ వై వీర్యం వీర్యం వా ఓజ ఓజ వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ ఓజ పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ పృష్టాన్యోజ ఓజ పృష్టాని పృష్టాన్యోజ ఏవైవౌజ పృష్టాని పృష్టాన్యోజ ఏవ ఓజ ఏవైవౌజ ఓజ ఏవ వీర్యం వీర్యమేవౌజ ఓజ ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం మధ్యలో మధ్యలో వీర్యమేవైవ వీర్యం మధ్యత వీర్యం మధ్యలో మధ్యలో వీర్యం వీర్యం మధ్యలో దహదే దహదే మధ్యలో వీర్యం వీర్యం మధ్యలో దహదే మధ్యలో దహదే దహదే మధ్యలో మధ్యలో దహదే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దహదే మధ్యలో మధ్యలో దహదే బృహద్రసంతరాభ్యాం దహదే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దహదే దహదే బృహద్రసంతరాభ్యాం యంది యంది బృహద్రసంతరాభ్యాం దహదే దహదే బృహద్రసంతరాభ్యాం యంది బృహద్రసంతరాభ్యాం యంతియంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతీయమియంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతీయం బృహద్రసంతరాభ్యాసంతరాభ్యాం యంతీయమియంతియంతీయం వామ వాయంతియంతీయం వావ ఇయం వామ వాయమియం వావరసంతరగోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతరగోరసంతరం వావ వావరసంతరమసావసౌరసంతరం వామ వావరసంతరమసౌ సోరసంతరగోరసంతరమసో బృహద్ బృహదసోరసంతరగోరసంతరమసో బృహద్ అసౌ బృహద్బృహదసావసౌ బృహదాభ్యాం బృహదసావసౌ బృహదాభ్యాం బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్బృహదాభ్యామేవాభ్యామేవయంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంతియంత అథో అనయోరమయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రతి ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి దేవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది నిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంజేదేష్టంది ప్రతి ప్రతిష్టంజేదే తిష్టంజేదే ఏదేష్టంది నిష్టంజేదేవైవ ఏదేష్టంది నిష్టంజేదేవై ఏదేవైవ ఏదేవై యజ్ఞస్య వా ఏదేవై యజ్ఞస్య ఏదేదే అంజసాయని శృదీరాభ్యాం దాభ్యాగ శృతి శృదీరాభ్యామేవైవదాభ్యాగస్తుదీరాభ్యామేవైవదాభ్యాగస్తుదీరాభ్యామేవ శృదీ తాభ్యామేవైవదాభ్యాం దాభ్యామేవ సువర్గమోసు వర్గమేవదాభ్యాం దాభ్యామేవ సువర్గం ఏవ సువర్గం ఏవ సువర్గం లోకం యంతి సువర్గం ఏతేసు వర్గకోసు వర్గమేత ఏతేసు వర్గం లోకం లోకకోసు వర్గమేత ఏతేసు వర్గం లోకం వర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమభ్యారోహంతి లోకకోసు వర్గకోసు వర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువాహకం లోకమభ్యారోహంతిభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి ఏభ్యారోహంతిభ్యారోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏభ్యారోహంతిర్భ్యారోహంతి ఏ పరాచీనాని అభ్యారోహంతీ ఆరోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్యపయంతి భయంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్యపయంతి పృష్టాన్యపయంతి భయంతి పృష్టాని పృష్టాన్యపయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి పృష్టాని పృష్టాన్యపయంతి ప్రత్యంగ భయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి భయంతి ప్రత్యంగ ప్రియ ప్రియ ప్రత్యంగ భయంతి భయంతి ప్రత్యంగ ప్రియ ఉపయంతిపాయంతి ప్రత్యం క్రియస్త్రియ ప్రత్యం ప్రత్యం క్రియోతి త్రియ ప్రత్యం ప్రత్యం క్రియోతి క్రియోతి త్రియస్త్రియోతి ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యే త్రియస్త్రియోతి ప్రత్యవరోఢ్యే త్రియ ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యే అక్షరాదశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ దశ అక్షరాదశ అక్షరా విరాడన్నం అక్షరే దశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాడ్ విరాడితి విరాడ్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజా విరాజా విరాడన్నమన్నం విరాట్ విరాజా విరాట్ విరాజా విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాడితి విరాడ్ విరాజైవ విరాజా విరాజైవాజ్యమన్నాజ్యమే విరాజా విరాజైవాజ్యం విరాజేతి విరాజా ఏవాజ్యమన్నాజ్యమేవైవాజ్యమవాజ్యమేవైవాజ్యమవాజ్యమవాజ్యమన్నాజ్యమన్నాజ్యమవరుంధతే వాజ్యమన్నాజ్యమవరుంధతే అన్నాజ్యమిత్యన్నా అద్యం అవరుంధతే రుంధతే వావరుంధతేయారుంధతే వావరుంధతేయారుంధతేయారుంధతే రుంధతేయాశ్చతస్రశ్చతస్రోయారుంధతేరుంధతేయాశ్చతస్రశ్చతస్రశ్చతస్రోయాశ్చతస్రశ్చతస్రశ్చతస్ర చతస్రోదిశోదిశస్తస్రోదిశోదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షుదిక్షు వ్యావృతమగచ్చద్యావృతమగచ్చద్యావృతమగచ్చద్యావృతమగచ్చద్యావృతమగచ్చద్యావృతమగచ్చద్యావృతమితి ఆవృతం అగచ్చద్యేయేగచ్చదగచ్చద్యేవమేవయ్యేయేవం విద్వాగుంసో విద్వాగుంస ఏవయ్యేయేవం విద్వాగుంసః ఏవం విద్వాగుంసః పంచదశరాత్రం పంచదశరాత్రం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంసః పంచదశరాత్రం విద్వాగుంస పంచదశరాత్రం పంచదశరాత్రం విద్వాగుంసో విద్వాగుంస పంచదశరాత్రమాసద ఆసదే పంచదశరాత్రం విద్వాగుంసో విద్వాగుంస పంచదశరాత్రమాసదే పంచదశరాత్రమాసద ఆసదే పంచదశరాత్రం పంచదశరాత్రమాసదే వ్యావృతం వ్యావృతమాసదే పంచదశరాత్రం పంచదశరాత్రమాసదే వ్యావృతం పంచదశరాత్రమిది పంచదశరాత్రం ఆసదే వ్యావృతం వ్యావృతమాసద ఆసదే వ్యావృతమేవైవ వ్యావృతమాసద ఆసదే వ్యావృతమేవ వ్యావృతమేవైవ వ్యావృతం వ్యావృతమేవ పాత్మనా పాత్మనైవ వ్యావృతం వ్యావృతమేవ పాత్మనా వ్యావృతమితి వి ఆవృతం ఏవ పాత్మనా పాత్మనైవైవ పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనైవైవ పాత్మనా భ్రాతృవ్యేణ పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ గచ్చంతి గచ్చంతి భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ గచ్చంతి భ్రాతృవ్యేణ గచ్చంతి గచ్చంతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చంతి జ్యోతి జ్యోతిర్గచ్చంతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చంతి జ్యోతి గచ్చంతి జ్యోతిర్జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిర్గౌ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయ గౌరాయుర్గౌర్గౌరాయుర్దీత్యాయుర్గౌర్గౌరాయుర్ది ఆయుర్దీత్యాయుర్దిత్రియస్త్రియ ఇత్యాయుర్దిత్రియ ఇయం వావవావేయమియం వావజ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావజ్యోతిః వావజ్యోతిర్జ్యోతిర్వావవావజ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్వావవావజ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌరంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాజురసౌ గౌర్గౌరసావాయుః అసావాయురాజురసావసావాయురేష్వేష్వాయురసావసావాయురేషు ప్రతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతిష్టంతి ఛందామైరోజ ఓజశ్చందామైశ్చందామైరోజ వై ఛందామైరోజ వై ఛందామైరుతి ఛందహ వై ఓజ వైవా ఓజ ఓజ వైవీద్యం వీద్యం వా ఓజ ఓజ వైవీద్యం వైవీద్యం వీద్యం వైవీవీద్యం పృష్టాని పృష్టాని వీర్యం వైవీవీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవ పశవ పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవ పృష్టాని పశవ పశవ పృష్టాని పృష్టాని పశవశ్చందోమాశ్చందోమా పశవ పృష్టాని పృష్టాని పశవశ్చందోమా పశవశ్చందోమాశ్చందోమా పశవ పశవశ్చందోమా ఓజస్యోజసందోమా పశవ పశవశ్చందోమా ఓజసి చందోమా ఓజస్యోజసందోమాశ్చందోమా ఓజస్యే వై ఓజసి చందోమాశ్చందోమా ఓజస్యేవ చందోమా ఇది ఛంద ఓజస్యే వై ఓజస్యోజస్యేవ వీర్యే వీర్య ఏవోజస్యోజస్యేవ వీర్యే ఏవ వీర్యే వీర్య ఏవైవ వీర్యే పశుషు పశుషు వీర్య ఏవైవ వీర్య పశుషు వీర్యే పశుషు పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి ప్రతి పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి పశుషు ప్రతి ప్రతి పశుషు పశుషు ప్రతిష్టంది నిష్టంది ప్రతి పశుషు పశుషు ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది పంచదశ రాత్ర పంచదశ రాత్ర తిష్టంది ప్రతి ప్రతిష్టంది పంచదశ రాత్ర తిష్టంది పంచదశ రాత్ర పంచదశ రాత్ర తిష్టంది నిష్టంది పంచదశ రాత్రో భవతి భవతి పంచదశ రాత్ర తిష్టంది నిష్టంది పంచదశ రాత్రో భవతి పంచదశ రాత్రో భవతి భవతి పంచదశ రాత్ర పంచదశ రాత్రో భవతి పంచదశ పంచదశో భవతి పంచదశ రాత్ర పంచదశ రాత్రో భవతి పంచదశ పంచదశ రాత్ర ఇది పంచదశ రాత్ర భవతి పంచదశ పంచదశో భవతి భవతి పంచదశో వజ్రో వజ్ర పంచదశో భవతి భవతి పంచదశో వజ్ర పంచదశో వజ్రో వజ్ర పంచదశ పంచదశో వజ్రో వజ్రం వజ్రం వజ్ర పంచదశ పంచదశో వజ్రో వజ్రం పంచదశ ఇది పంచాదశ వజ్రో వజ్రం వజ్రం వజ్రో వజ్రో వజ్రమేవైవ వజ్రం వజ్రో వజ్రో వజ్రమేవ వజ్రమేవైవ వజ్రం వజ్రమేవ భ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ఏవ వజ్రం వజ్రమేవ భ్రాతృవ్యేభ్య ఏవ భ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ఏవైవ భ్రాతృవ్యేభ్య ప్రభ్రాతృవ్యేభ్య ఏవైవ భ్రాతృవ్యేభ్య ప్రభ్రాతృవ్యేభ్య ప్రభ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ప్రారంభ్యారంభి ప్రభ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ప్రారంభి ప్రారంభ్యారంభి ప్రప్రహరంజతి రాత్రావతి రాత్రో హరంజ ప్రప్రహరంజతి రాత్రౌ హరంజతి రాత్రావతి రాత్రౌ హరంజి హరంజతి రాత్రామభితోభితోతి రాత్రో హరంజి హరంజతి రాత్రామభిద అతిరాత్రామభితోభితోతి రాత్రావతి రాత్రామభితో భవతో భవతో భితోతి రాత్రావతి రాత్రామభితో భవత అతిరాత్రావిత్యతి రాత్రౌ అభితో భవతో భవతో భితోభితో భవత ఇంద్రియస్యేంద్రియస్ భవతోభితోభితో భవత ఇంద్రియస్య భవత ఇంద్రియస్యేంద్రియస్య భవతో భవత ఇంద్రియస్య పరిగృహీత్యే పరిగృహీత్యాంద్రియస్య భవతో భవత ఇంద్రియస్య పరిగృహీతి ఇంద్రియస్య పరిగృహీత్యే పరిగృహీత్యా ఇంద్రియస్యేంద్రియస్య పరిగృహీత్యై పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై ఇంద్రో వై వా ఇంద్ర ఇంద్రో వైశిథలశిథలో వా ఇంద్ర ఇంద్రో వైశిథల వైశిథలశిథలో వై వైశిథల ఇవేవ శిథలో వై వైశిథల ఇవ శిథల ఇవేవ శిథల శిథల ఇవా ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ఇవ శిథల శిథల ఇవా ప్రతిష్ఠిత ఇవా ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ఇవేవా ప్రతిష్ఠిత ఆసీదాసీన ప్రతిష్ఠిత ఇవేవా ప్రతిష్ఠిత ఆసీత్ అప్రతిష్ఠిత ఆసీదాసీన ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ఆసీత్ సహ ఆసీద ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ఆసీత్ సహ అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత ఆసీత్ సద ఆసీదాసీత్ సోసురేభ్యోసురేభ్య స ఆసీదాసీత్ సోసురేభ్య సోసురేభ్యో సురేభ్యస్త సోసురేభ్యో విభేద విభేద సురేభ్యస్త సోసురేభ్యో విభేద అసురేభ్యో విభేద విభేద సురేభ్యో సురేభ్యో విభేద్ సో విభేద సురేభ్యో సురేభ్యో విభేత్స అవిభేద్ సో విభేద విభేద్ స ప్రజాపతిం ప్రజాపతి కోసో విభేద విభేద్ స ప్రజాపతిం స ప్రజాపతిం ప్రజాపతి కోస స ప్రజాపతిముకోప ప్రజాపతి కోస స ప్రజాపతిముప ప్రజాపతిముకోప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ధావతుప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ప్రజాపతి ప్రజాపతి ఉపాధావతావతుపాధావత్తస్మై తస్మా అధావతుపాధావత్తస్మై అధావత్తస్మై తస్మా అధావతావత్తస్మా ఏకమేతం తస్మా అధావతావత్తస్మా ఏతం తస్మా ఏతమేతం తస్మై తస్మా ఏతం పంచదశ రాత్రం పంచదశ రాత్రమేతం తస్మై తస్మా ఏతం పంచదశ రాత్రం ఏతం పంచదశ రాత్రం పంచదశ రాత్రమేతమేతం పంచదశ రాత్రం వజ్రం వజ్రం పంచదశ రాత్రమేతమేతం పంచదశ రాత్రం వజ్రం పంచదశ రాత్రం వజ్రం వజ్రం పంచదశ రాత్రం పంచదశ రాత్రం వజ్రం ప్రప్రవజ్రం పంచదశ రాత్రం పంచదశ రాత్రం వజ్రం ప్ర పంచదశ రాత్రమిది పంచదశ రాత్రం వజ్రం ప్రప్రవజ్రం వజ్రం ప్రాయచ్చయచ్చత్ర వజ్రం వజ్రం ప్రాయచ్చదు ప్రాయచ్చయచ్చత్ర ప్రాయచ్చత్తేన తేనాయచ్చత్ర ప్రాయచ్చత్తేన అయచ్చత్తేన తేనాయచ్చయచ్చత్తేనాసురాసురాన్ తేనాయచ్చయచ్చత్తేనాసురాన్ తేనాసురాసురాన్ తేనాసురాన్ పరాభావ్య పరాభావ్యాసురాన్ తేన తేనాసురాన్ పరాభావ్య అసురాన్ పరాభావ్య పరాభావ్యాసురానసురాన్ పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్యాసురానసురాన్ పరాభావ్య విజిత్య పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్యశ్రయగ్రశ్రయం విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్యశ్రయం పరాభావ్యేతి పరాభావ్య విజిత్యశ్రయగ్రశ్రయం విజిత్య విజిత్యశ్రయమగచ్చదగచ్చశ్రయం విజిత్య విజిత్యశ్రయమగచ్చద విజిత్యేతి వేదిత్య శ్రీమగచ్చరగచ్చచ్చ్రయగ్రశ్రయమగచ్చరగ్రిష్టుదాగ్రిష్టుదాగచ్చచ్చ్రయగ్రశ్రయమగచ్చరగ్రిష్టుదాగచ్చరగచ్చరగ్రిష్టుదా పాప్మానం పాప్మానమగ్రిష్టుదాగచ్చరగచ్చరగ్రిష్టుదా పాప్మానం అగ్రిష్టుదా పాప్మానం పాప్మానమగ్రిష్టుదాగ్రిష్టుదా పాప్మానం అగ్రిష్టుదేత్యగ్రిష్టుతా పాప్మానం నిర్నిష్పాప్మానం పాప్మానం నిరదహత పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహత నిర్నిరదహత పంచదశరాత్రేణ అదహత పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహతాదహత పంచదశరాత్రేణౌజ ఓజః పంచదశరాత్రేణ దహతాదహత పంచదశరాత్రేణౌజ పంచదశరాత్రేణౌజ ఓజః పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజోబలం బలమోజః పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజోబలం పంచదశరాత్రేణేతి పంచదశ రాత్రేణ ఓజోబలం బలమోజ ఓజోబలమింద్రియమింద్రియం బలమోజ ఓజోబలమింద్రియం బలమింద్రియమింద్రియం బలం బలమింద్రియం వీర్యం వీర్యమింద్రియం బలం బలమింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్నాత్మన వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్ వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్ధత్తాధత్తాత్మవీర్యం వీర్యమాత్మన్ధత్తాత్మవీర్యం వీర్యమాత్మన్ధత్తాత్మవీర్యం వీర్యమాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ధత్తాత్మన్ విత్వాగుంస పంచదశరాత్రం పంచదశరాత్రం విత్వాగుంసో విత్వాగుంస పంచదశరాత్రమాసదే పంచదశరాత్రం విత్వాగుంసో విత్వాగుంస పంచదశరాత్రమాసదే పంచదశరాత్రమాసద ఆసదే పంచదశరాత్రం పంచదశరాత్రమాసదే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానాసదే పంచదశరాత్రం పంచదశరాత్రమాసదే భ్రాతృవ్యాన్ పంచదశరాత్రమిది పంచదశరాత్రం ఆసదే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానాసద ఆసదే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యానాసద ఆసదే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ పరాభావ్య పరాభావ్యైవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ పరాభావ్య ఏవ పరాభావ్య పరాభావ్యైవ పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్యైవ పరాభావ్య విజిత్య పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్య శ్రయగ్శ్రయం విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్య శ్రయం పరాభావ్యేతి పరాభావ్య విజిత్యశ్రయగ్శ్రయం విజిత్య విజిత్య శ్రయం గచ్చంది గచ్చంది శ్రయం విజిత్య విజిత్య శ్రయం గచ్చంది విజిత్యేతి వీదిత్య శ్రియం గచ్చంది గచ్చంది శ్రీయగ్రశ్రియం గచ్చంది గ్రష్టుదాగ్నిష్టుదా గచ్చంది శ్రీయగ్రశ్రియం గచ్చంది గ్రష్టుదా గచ్చంది గచ్చంది గ్రష్టుదా పాప్మానం పాప్మానం అగ్నిష్టుదా గచ్చంది గచ్చంది గ్రష్టుదా పాప్మానం అగ్నిష్టుదా పాప్మానం పాప్మానం అగ్నిష్టుదాగ్నిష్టుదా పాప్మానం నిర్నిష్పాప్మానం అగ్నిష్టుదాగ్నిష్టుదా పాప్మానాన్ని అగ్నిష్టుదేత్యగ్నిష్టుదా పాప్మానం నిర్నిష్పాప్మానం పాప్మానం నిర్దహందే దహందే నిష్పాప్మానం పాప్మానం నిర్దహందే నిర్దహందే దహందే నిర్నిర్దహందే పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహందే నిర్నిర్దహందే పంచదశరాత్రేణ దహందే పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహందే దహందే పంచదశరాత్రేణ ఔజ పంచదశరాత్రేణ దహందే దహందే పంచదశరాత్రేణ ఔజ పంచదశరాత్రేణజ పంచదశరాత్రేణ పంచదశరాత్రేణోబలం బలమోజ పంచదశరాత్రేణ పంచదశరాత్రేణోబలం పంచదశరాత్రేణేది పంచదశరాత్రేణ ఓజోబలం బలమోజ ఓజోబలమింద్రియమింద్రియం బలమోజ ఓజోబలమింద్రియం బలమింద్రియమింద్రియం బలం బలమింద్రియం వీర్యం వీర్యమింద్రియం బలం బలమింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్నాత్మను వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్ వీర్యమాత్మన్ నాత్మ వీర్యం వీర్యమాత్మం దధతే దధత ఆత్మన వీర్యం వీర్యమాత్మం దధతే ఆత్మం దధతే దధత ఆత్మన్నాత్మం దధత ఏత ఏత దధత ఆత్మన్నాత్మం దధత ఏత

స్వర్గ్యాజ్యోతిర్జ్యోతిస్వర్గ్యాస్వర్గ్యాజ్యోతిర్గౌర్గౌర్జ్యోతిస్వర్గ్యాస్వర్గ్యాజ్యోతిర్గౌ స్వర్గ్యాజ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయు గౌరాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌరాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్దిత్యాయుర్ది బృహద్బృహదసావసో బృహదాభ్యామాభ్యాం బృహదసావసో బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవ యంతి యంతేవాభ్యామాభ్యామేవ యంతి పంచదశ ఓన్నాదో భవద భవదన్నాదస్సు ఓన్నాదో భవద్ అన్నాదోభవదన్నాదోన్నాదోభవద్యేయేభవదన్నాదోన్నాదోభవద్యే అన్నాద ఇత్యన్నా అదః అభవద్యేయేభవదభవద్యేవమేవయ్యేభవదభవద్యేవం విద్వాగుంసో విద్వాగుంస ఏవయ్యేయ ఏవం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస సప్తదశ రాత్రము సప్తదశ రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస సప్తదశ రాత్రం విద్వాగుంస సప్తదశ రాత్రకం సప్తదశ రాత్రం విద్వాగుంస విద్వాగుంస సప్తదశ రాత్రమాసదాసదే సప్తదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంస సప్తదశ రాత్రమాసదే సప్తదశ రాత్రమాసద ఆసదే సప్తదశ రాత్రకం సప్తదశ రాత్రమాసదే నాదాన్నాగా ఆసదే సప్తదశ రాత్రకం సప్తదశ రాత్రమాసదే నాదా సప్తదశ రాత్రమితి సప్తదశ రాత్రం ఆసదేర్నాద అన్నాద ఆసద ఆసదేర్నాద ఏవైవాన్నాద ఆసద ఆసదేర్నాద ఏవ అన్నాద ఏవైవాన్నాద అన్నాద ఏవ భవంతి భవంత్యేవాన్నాద అన్నాద ఏవ భవంతి అన్నాద ఇత్యన్నాద ఏవ భవంతి భవంత్యేవైవ భవంతి పంచాః పంచాహో భవంత్యేవైవ భవంతి పంచాః భవంతి పంచాః పంచాహో భవంతి భవంతి పంచాహో భవతి భవతి పంచాహో భవంతి భవంతి పంచాహో భవతి పంచాహో భవతి భవతి పంచాహ పంచాహో భవతి పంచ పంచ భవతి పంచాహ పంచాహో భవతి పంచ పంచాహ ఇది పంచ భవతి పంచ పంచ భవతి భవతి పంచ వై వై పంచ భవతి భవతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అర్థవ అర్థవో వై పంచ పంచ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ సంవత్సర సంవత్సర అర్థవో వై వా అర్థవ సంవత్సర అర్థవ సంవత్సర సంవత్సర అర్థవ అర్థవ సంవత్సర అర్థశ్వజు సంవత్సర అర్థవ అర్థవ సంవత్సర అర్థషు సంవత్సర అర్థశ్వజు సంవత్సర సంవత్సర అర్థశ్వే వై వర్తుషు సంవత్సర సంవత్సర అర్థశ్వేవ సంవత్సర ఇది సంవత్సర వర్తశ్వే వై వర్తశ్వదశ్వేవ సంవత్సరే సంవత్సర ఏ వర్తశ్వదశ్వేవ సంవత్సరే ఏ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది నిష్టంది ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది సంవత్సరీ సంవత్సరే ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది ప్రతి ప్రతిష్టంది తిష్టంచోతిష్టంది తిష్టంచో పంచాక్షరా పంచాక్షరాథో తిష్టంది తిష్టంచో పంచాక్షరా అథో పంచాక్షరా పంచాక్షరాథో అథో పంచాక్షరా పంచ పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తి అథో ఇత్యథో పంచాక్షరా పంక్తి పంచ పంచాక్షరా పంచాక్షరా పంక్ పాంచ పాంచ పంచ పంచాక్షరా పంచాక్షరా పంక్ పాంచ పంచాక్షరే పంచ అక్షరా పంచ పాంచ పంచ పంచ పాంతో యజ్ఞో యజ్ఞ పాంచ పంచ పంచ పాంతో యజ్ఞ పాంతో యజ్ఞో యజ్ఞ పాంచ పాంతో యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞ పాంచ పాంతో యజ్ఞో యజ్ఞం యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవ యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞమేవా వైవ యజ్ఞం యజ్ఞమేవా ఏ వా వై వై వావరుంధతే రుంధతే వై వై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సత్రమ సత్రకోరుంధతే వావరుంధతే సత్రం రుంధతే సత్రమ సత్రకోరుంధతే రుంధతే సత్రం వై వాహసత్రకోరుంధతే రుంధతే సత్రం వై అసత్రం వై వాహసత్రమసత్రం వా ఏతదేతత్వా అసత్రమసత్రం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యద్యదేతద్వై వా ఏతద్యద్ ఏతద్యద్యదేతదేతద్యద ఛందోమమ ఛందోమం యదేతదేతద్యద ఛందోమం ఎదరఛందోమమ ఛందోమం యద్యద ఛందోమం యద్యద ఛందోమం యద్యద ఛందోమం యద్ అఛందోమం యద్యద ఛందోమమ ఛందోమం యచ్ఛందోమా ఛందోమా యద ఛందోమమ ఛందోమం యచ్ఛందోమా అఛందోమమిత్యఛందమం యచ్ఛందోమా ఛందోమా యద్యచ్ఛందోమా భవంతి భవంతి ఛందోమా యద్యచ్ఛందోమా భవంతి ఛందోమా భవంతి భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన తేన భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన ఛందోమా ఇది ఛందః భవంతి తేన తేన భవంతి భవంతి తేన సత్రకో సత్రం తేన భవంతి భవంతి తేన సత్రం తేన సత్రకో సత్రం తేన తేన సత్రం దేవత దేవత సత్రం తేన సత్రం దేవత సత్రం దేవత దేవత సత్రకో సత్రం దేవత ఏవైవ దేవత సత్రకో సత్రం దేవత ఏవ దేవత ఏవైవ దేవత దేవత ఏవ పృష్ఠై పృష్ఠైరేవ దేవత దేవత ఏవ పృష్ఠై ఏవ పృష్ఠై పృష్ఠైరేవైవ పృష్ఠైరవామ పృష్ఠైరేవైవ పృష్ఠైరవ పృష్ఠైరవామ పృష్ఠై పృష్ఠైరవ రుంధతే రుంధదేవ పృష్ఠై పృష్ఠైరవ రుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే పశూన్ పశూన్ రుంధతే వావరుంధతే పశూన్ రంధతే పశువన్ పశువన్ రంధతే రంధతే పశువన్ ఛందోమైశ్చందోమైః పశువన్ రంధతే రంధతే పశువన్ ఛందోమైః పశువన్ఛందోమైశ్చందోమైః పశువన్ పశువన్ ఛందోమై రోజ ఓజశ్చందోమైః పశువన్ పశువన్ ఛందోమై రోజ ఛందోమై రోజ ఓజశ్చందోమైశ్చందోమై రోజో వై రా ఓజశ్చందోమైశ్చందోమై రోజో వై ఛందోమైరితి ఛందః మయి ఓజో వై వా ఓజోజో వై వీర్యం వీర్యం వా ఓజోజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవః పశవః పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవః పృష్టాని పశవః పశవః పృష్టాని పృష్టాని పశవశ్చందోమాశ్చందోమాః పశవః పృష్టాని పృష్టాని పశవశ్చందోమాః పశవశ్చందోమాశ్చందోమాః పశవః పశవశ్చందోమా ఓజసి రోజసి ఛందోమాః పశవః పశవశ్చందోమా ఓజసి ఛందోమా ఓజస్యోజసి ఛందోమాశ్చందోమా ఓజస్యేవై ఓజసి ఛందోమాశ్చందోమా ఓజస్యేవ ఛందోమా ఇది ఛందః మా ఓజస్యేవై ఓజస్యోజస్యేవ వీర్యే వీర్య ఏవ ఓజస్యోజస్యేవ వీర్యే ఏవ వీర్యే వీర్య ఏవైవ వీర్యే పశుషు పశుషు వీర్య ఏవైవ వీర్యే పశుషు వీర్యే పశుషు పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి ప్రతి పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి పశుషు ప్రతి ప్రతి పశుషు పశుషు ప్రతిష్టంది నిష్టంది ప్రతి పశుషు పశుషు ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది సప్తదశ రాత్ర సప్తదశ రాత్ర తిష్టంది ప్రతి ప్రతిష్టంది సప్తదశ రాత్ర తిష్టంది సప్తదశ రాత్ర సప్తదశ రాత్ర తిష్టంది నిష్టంది సప్తదశ రాత్రో భవతి భవతి సప్తదశ రాత్ర తిష్టంది నిష్టంది సప్తదశ రాత్రో భవతి సప్తదశ రాత్రో భవతి భవతి సప్తదశ రాత్ర సప్తదశ రాత్రో భవతి సప్తదశ సప్తదశ భవతి సప్తదశ రాత్ర సప్తదశ రాత్రో భవతి సప్తదశ సప్తదశ రాత్ర ఇది సప్తదశ రాత్ర భవతి సప్తదశ సప్తదశో భవతి భవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతి సప్తదశో భవతి భవతి సప్తదశ ప్రజాపతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతి సప్తదశ సప్తదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి సప్తదశ సప్తదశ ప్రజాపతి ప్రజాపతే సప్తదశ ఇది సప్తాదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్త్యా ఆప్త్యై ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్త్యై ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాత్యా ఆప్త్యై ప్రజాపతే ప్రజాపతే రాత్యా అధిరాత్రాపతి రాత్రావాప్త్యై ప్రజాపతే ప్రజాపతే రాత్యా అధిరాత్రౌ ప్రజాపతేరితి ప్రజాపతేః ఆప్త్యా అధిరాత్రావతి రాత్రావాప్త్యా ఆప్త్యా అధిరాత్రావభితోభితోధిరాత్రావాప్త్యా ఆప్త్యా అధిరాత్రావభితః అధిరాత్రావభితోభితోధిరాత్రావతిరాత్రావభితోభవతోభవతోభితోధిరాత్రావతిరాత్రావభితోభవతః అధిరాత్రావిత్యతే రాత్రౌ అభితోభవతోభవతోభితోభితోభవతోన్నాజ్యస్యాన్నాజ్యస్యభవతోభితోభితోభవతోన్నాజ్యస్య భవతోన్నాజ్యస్యాన్నాజ్యస్యభవతోభవతోన్నాజ్యస్య పరిగృహీత్యై పరిగృహీత్యా అన్నాజ్యస్య భవతోభవతోన్నాజ్యస్య పరిగృహీత్యై అన్నాజ్యస్య పరిగృహీత్యై పరిగృహీత్యా అన్నాజ్యస్యాన్నాజ్యస్య పరిగృహీత్యై అన్నాజ్యస్యేత్యన్నాజ్యస్య పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై సా విరాట్ విరాట్ సాధా విరాట్ విక్రమ్య విక్రమ్య విరాట్ సాధా విరాట్ విక్రమ్య విరాట్ విక్రమ్య విక్రమ్య విరాట్ విరాట్ విక్రమ్యాదిష్టదిష్టద్ విక్రమ్య విరాట్ విరాట్ విక్రమ్యాదిష్టద్ విరాడితి వీరాడ్ విక్రమ్యాదిష్టదిష్టద్ విక్రమ్య విక్రమ్యాదిష్టద్ బ్రహ్మణ బ్రహ్మణాదిష్టద్ విక్రమ్య విక్రమ్యాదిష్టద్ బ్రహ్మణ విక్రమ్యేతి వీక్రమ్య అదిష్టద్ బ్రహ్మణ బ్రహ్మణాదిష్టదిష్టద్ బ్రహ్మణా దేవేషు దేవేషు బ్రహ్మణాదిష్టదిష్టద్ బ్రహ్మణా దేవేషు బ్రహ్మణా దేవేషు దేవేషు బ్రహ్మణ బ్రహ్మణ దేవేష్వన్నేనాన్యేన దేవేషు బ్రహ్మణ బ్రహ్మణ దేవేష్వన్యేన దేవేష్వన్నేనాన్యేన దేవేషు దేవేష్వన్నేనాసురేష్వసురేష్వన్నేన దేవేషు దేవేష్వన్నేనాసురేషు అన్నేనాసురేష్వసురేష్వన్నేనాన్నేనాసురేషు తే దేశురేష్వన్నేనాన్నేనాసురేషు తే అసురేషు తే దేశురేష్వసురేషు తే దేవా దేవాస్తే సురేష్వసురేషు తే దేవా తే దేవా దేవాస్తే తే దేవా అకామయంత కామయంత దేవాస్తే తే దేవా అకామయంత దేవా అకామయంత కామయంత దేవా దేవా అకామయంతోభయముభయమకామయంత దేవా దేవా అకామయంతోభయం అకామయంతోభయముభయమకామయంత కామయంతోభయకోసకోసమభయమకామయంత కామయంతోభయకోసం ఉభయకోసకోసమభయముభయకోసం వృంజీమహి వృంజీమహి సమభయముభయకోసం వృంజీమహి సంవృంజీమహి వృంజీమహి సకోసం వృంజీమహి బ్రహ్మ బ్రహ్మ వృంజీమహి సకోసం వృంజీమహి బ్రహ్మ వృంజీమహి బ్రహ్మ బ్రహ్మ వృంజీమహి వృంజీమహి బ్రహ్మ జల బ్రహ్మ వృంజీమహి వృంజీమహి బ్రహ్మ జల బ్రహ్మ బ్రహ్మ చాన్నమన్నం చ బ్రహ్మ బ్రహ్మ చాన్నమన్నంచాన్నంచాన్నంచాన్నంచాన్నంచాన్నమన్నంచేతి చాన్నమన్నంచేతి చేతీతి చచేతి ఇది చచేతి చేత ఇది ఏతాస్త ఇది ఏతాస్తేత ఏతాదిగుంశతిం విగుంశతిం ఏతాదిగుంశతిం రాత్రి రాత్రి ఏర్విగుంశతిం ఏతాదిగుంశతిం రాత్రి రవశ్యన్న వశ్యం రాత్రి ఏర్విగుంశతిం విగుంశతిం రాత్రి రవశ్యన్ రాత్రి రవశ్యన్న వశ్యం రాత్రి రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రవశ్యంతరస్తతో వశ్యం రాత్రి రవశ్యం ఉభయతే వై వైత ఉభయమభయంతే వై వైత ఉభయమ్ స ఉభయమభయంతే స ఉభయగుంసగుంసముభయంతే స ఉభయగుంసం ఉభయగుంసగుంసముభయముభయగుంసమవృంజిరావృంజిరసముభయముభయగుంసమవృంజిర సమవృంజితావృంజిరసగుంసమవృంజిర బ్రహ్మ బ్రహ్మావృంజిరసగుంసమవృంజిర బ్రహ్మ అవృంజిర బ్రహ్మ బ్రహ్మావృంజతావృంజిర బ్రహ్మజర బ్రహ్మావృంజతావృంజిర బ్రహ్మచ బ్రహ్మజర బ్రహ్మ బ్రహ్మచాన్నమన్నం చ బ్రహ్మ బ్రహ్మజాన్నం చాన్నమన్నం చాన్నం చాన్నం చాన్నం చ అన్నం చాన్నమన్నం చ బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినశ్చాన్నమన్నం చ బ్రహ్మవత్సిన బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినశ్చ బ్రహ్మవత్సినో అన్నాదాన్నాదా బ్రహ్మవత్సినశ్చ బ్రహ్మవత్సినో అన్నాదా బ్రహ్మవత్సినో అన్నాదా అన్నాదా బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినో అన్నాదా అభవన్నభవన్నన్నాదా బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినో అన్నాదా అభవన్ బ్రహ్మవత్సిన ఇది బ్రహ్మవత్సిన అన్నాదా అభవన్నభవన్నన్నాదా అన్నాదా అభవను ఏ భవన్నన్నాదా అన్నాదా అభవను ఏ అన్నాదా ఇత్యన్నా అదా అభవను ఏ భవన్నభవనియ ఏమేవయ్యే భవన్నభవనియ ఏం ఏమేవయ్యేయం విద్వాగుంసో విద్వాగుంస ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏత విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏత విద్వాగుంస ఏత విద్వాగుంసో విద్వాగుంస ఏత ఆసద ఆసద ఏత విద్వాగుంసో విద్వాగుంస ఏత ఆసదే ఏత ఆసద ఆసద ఏత ఆసద ఉభయమభయమాసద ఏత ఆసద ఉభయం ఆసద ఉభయముభయమాసద ఆసద ఉభయమేవైవోభయమాసద ఆసద ఉభయమేవ ఉభయమేవైవోభయముభయమేవ సగుంసమేవోభయముభయమేవ సం ఏవ సగుంసమేవైవ సంవృంజతే వృంజతే సమేవైవ సంవృంజతే సంవృంజతే వృంజతే సగం సంవృంజతే బ్రహ్మ బ్రహ్మ వృంజతే సగం సంవృంజతే బ్రహ్మ వృంజతే బ్రహ్మ బ్రహ్మ వృంజతే వృంజతే బ్రహ్మజ బ్రహ్మ వృంజతే వృంజతే బ్రహ్మచ బ్రహ్మజర బ్రహ్మ బ్రహ్మచాన్నమన్నం చ బ్రహ్మ బ్రహ్మచాన్నం చాన్నమన్నం చాన్నం చాన్నం చాన్నం చ అన్నం చాన్నమన్నం చ బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినశ్చాన్నమన్నం చ బ్రహ్మవత్సిన చ బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినశ్చ బ్రహ్మవత్సినో అన్నాదా అన్నాదా బ్రహ్మవత్సినశ్చ బ్రహ్మవత్సినో అన్నాదా బ్రహ్మవత్సినో అన్నాదా అన్నాదా బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినో అన్నాదా భవంతి బ్రహ్మవత్సినో బ్రహ్మవత్సినో అన్నాదా భవంతి బ్రహ్మవత్సిన ఇది బ్రహ్మవత్సినా అన్నాదా భవంతి భవంతి ద్వే భవంతి భవంతి ద్వే వై వై ద్వే భవంతి భవంతి ద్వే వై ద్వే వై వై ద్వే ద్వే వా ఏతే వై ద్వే ద్వే వా ఏతే ద్వే ఇది ద్వే వా ఏతే ఏతే వై వా ఏతే విరాజు విరాజా వేతే వై వా ఏతే విరాజు ఏతే విరాజు విరాజా వేతే ఏతే విరాజు తయోస్తయో విరాజా వేతే ఏతే విరాజు తయో ఏతే ఇచ్చేతే విరాజోదయోస్తయోర్విరాజోదయోదేవైవతయోర్విరాజోదయోదేవనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయోస్తయోర్వనానైవతయ తిష్టంతి విగుంశా వై విగుంశా వై వై విగుంశా విగుంశా వై పురుష పురుషా వై విగుంశా విగుంశా వై పురుష వై పురుష పురుషో వై వై పురుషో దశ దశ పురుషో వై వై పురుషో దశ పురుషో దశ దశ పురుష పురుషో దశ హత్యా హత్యా దశ పురుష పురుషో దశ హత్యా ఆహ దశ హత్యా హత్యా దశ దశ హత్యా అంగులయో అంగులయో హత్యా దశ దశ హత్యా అంగులయ ఓజో వై వా ఓజ ఓజో వై వీర్యం వీర్యం వా ఓజ ఓజో వై వీర్యం వైవీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ ఓజ పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ పృష్టాన్యోజ ఓజ పృష్టాని పృష్టాన్యోజ ఏవైవౌజ పృష్టాని పృష్టాన్యోజ ఏవ ఓజ ఏవైవౌజ ఓజ ఏవ వీర్యం వీర్యమేవౌజ ఓజ ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం మధ్యతో మధ్యతో వీర్యమేవైవ వీర్యం మధ్యత వీర్యం మధ్యతో మధ్యతో వీర్యం వీర్యం మధ్యతో దృహదే దృహదే మధ్యతో వీర్యం వీర్యం మధ్యతో దృహదే మధ్యరోదహదే దహదే మధ్యతో మధ్యతో దహదే బృహత్రసంతరాభ్యాం బృహత్రసంతరాభ్యాం దహదే మధ్యతో మధ్యతో దహదే బృహత్రసంతరాభ్యాం దహదే బృహత్రసంతరాభ్యాం బృహత్రసంతరాభ్యాం దహదే దహదే బృహత్రసంతరాభ్యాం యంతయంతి బృహత్రసంతరాభ్యాం దహదే దహదే బృహత్రసంతరాభ్యాం యంతి బృహత్రసంతరాభ్యాం యంతయంతి బృహత్రసంతరాభ్యాం బృహత్రసంతరాభ్యాం యంతీయమియంతి బృహత్రసంతరాభ్యాం బృహత్రసంతరాభ్యాం యంతీయం బృహత్రసంతరాభ్యామితి బృహత్రసంతరాభ్యాం యంతీయమియంతి యంతీయం వావవావేయంతి యంతీయం వావ ఇయం వావవావేయమియం వావరసంతరకోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతరకోరసంతరం వావవావరసంతరమసావసోరసంతరం వావవావరసంతరమసౌ రథంతరమసావసోరసంతరకోరసంతరమసో బృహత్ బృహదసోరసంతరకోరసంతరమసో బృహత్సంతరసంతరం అసో బృహత్ బృహదసావసో బృహదాభ్యామాభ్యాం బృహదసావసో బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహత్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహత్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవయంత్రియంత్యేవాభ్యామాభ్యామేవయంతి ఏవయంత్రియంత్యేవైవయంత్యసో అసోయంత్యేవైవయంత్యసో యంత్యసో అథో యంత్రయంత్యసో అనయోరనయోరథో యంత్రయంత్యసో అనయోరనయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంచేతే ఏతే తిష్టంది ప్రతి ప్రతిష్టంచేతే తిష్టంచేతే ఏతే తిష్టంది తిష్టంచేతే వైవ ఏతే తిష్టంది తిష్టంచేతే వై ఏతే వైవ ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతిదాభ్యాగ శృతి అంజసాయని అంజసాయని శృతిదాభ్యాం అంజసాయనిత్యంజసాయని శృతిదాభ్యాం దాభ్యాగ శృతి శృతిదాభ్యామేవైవ దాభ్యాగ శృతి శృతిదాభ్యామేవ శృతి శృతి దాభ్యామేవైవ దాభ్యాం దాభ్యామేవ సువర్గమో సువర్గమేవ దాభ్యాం దాభ్యామేవ సువర్గం ఏవ సువర్గమో సువర్గమేవైవ సువర్గం లోకం లోకమో సువర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకమో సువర్గమో సువర్గం లోకయంతి యంతి లోకమో సువర్గమో సువర్గం లోకయంతి సువర్గమితి సువాహకం లోకయంతి యంతి లోకం లోకయంతి పరాహాంచః పరాహాంచోయంతి లోకం లోకయంతి పరాహాంచః ఇంటి పరాహాంచః పరాహాంచోయంతి యంతి పరాహాంచో వై వై పరాహాంచోయంతి యంతి పరాహాంచో వై పరాహాంచో వై వై పరాహాంచః పరాహాంచో వా ఏత ఏతే వై పరాహాంచః పరాహాంచో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సువర్గమో సువర్గమేతే వై వా ఏతే సువర్గం ఏతే సువర్గమో సువర్గమేత ఏతే సువర్గం లోకం లోకమో సువర్గమేత ఏతే సువర్గం లోకం సువర్గం లోకం లోకమో సువర్గమో సువర్గం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకమో సువర్గమో సువర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువాహకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి అభ్యారోహంతి అభ్యారోహంతి పరాచీనాని పరాచీనాని అభ్యారోహంతి అభ్యారోహంతి పరాచీనాని అభ్యారోహంతి ఆరోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని ప్రాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్ని భజంతి భజంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్ని భజంతి పృష్టాన్ని భజంతి భజంతి పృష్టాన్ని భజంతి ప్రత్యంగ ప్రత్యంగ భజంతి పృష్టాన్ని పృష్టాన్ని భజంతి ప్రత్యంగ ఉపజంతి ప్రత్యంగ ప్రత్యంగ భజంతి భజంతి ప్రత్యంగ త్రియ స్త్రియ ప్రత్యంగ భజంతి భజంతి ప్రత్యంగ క్రియ ఉపయంతి బాధింది ప్రత్యం క్రియ క్రియ ప్రత్యం ప్రత్యం క్రియోభవతి భవతి త్రియ ప్రత్యం ప్రత్యం క్రియోభవతి త్రియోభవతి భవతి త్రియ త్రియోభవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి త్రియ త్రియోభవతి ప్రత్యవరోఢ్యై త్రియ ఇది త్రి అహ భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో ఉభయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోర్లోకయోర్భయోర్లోకయోరుద్ధ్వా లోకయోరుద్ధ్వోజుద్ధ్వాకయోర్లోకయోరుద్ధ్వోజ్ రద్ధ్వోద్ధ్వోత్తిష్టంది తిష్టంది రద్ధ్వోత్తిష్టంది ఉత్తిష్టంది తిష్టంది రుత్తిష్టంది రాత్రావతి రాత్రౌ తిష్టంది రుత్తిష్టంది రాత్రౌ తిష్టంది రాత్రావతి రాత్రౌ తిష్టంది తిష్టంది రాత్రావభితోభితోతి రాత్రౌ తిష్టంది తిష్టంది రాత్రావభిత అతి రాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అతి రాత్రాది రాత్రౌ అభితో భవతో భవతో భితో భవతో బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్య భవతో భితో భితో భవతో బ్రహ్మవత్సరస్య భవతో బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్య భవతో భవతో బ్రహ్మవత్సరస్యాన్నాద్యస్యాన్నాద్యస్య బ్రహ్మవత్సరస్య భవతో భవతో బ్రహ్మవత్సరస్యాన్నాద్యస్య బ్రహ్మవత్సరస్యాన్నాద్యస్యాన్నాద్యస్య బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్యాన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్య అన్నాద్యస్య బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్యాన్నాద్యస్య పరిగృహీత్యై బ్రహ్మవత్సరస్యేది బ్రహ్మవత్సరస్య అన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్య అన్నాద్యస్యాన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్యేత్యన్న అద్యస్య పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై.